మనుషుల నడవడి మారాలి, తరతరాలుగా మారని వాళ్లను మీ తరమైన మార్చాలి. మారాలి మారాలి మనుషుల దారడి మారాలి, మెప్పుల కోసం చెప్పే వాళ్లను మీ తరమైన మార్చాలి. మారాలి మారాలి మనుషుల దారడి మారాలి. ఎందుకు తరతమ భేదాలు, అందరి దేవుడు ఒకడే అయితే, అందరి దేవుడు ఒకడే అయితే ఎందుకు కోటి రూపాలు. అందరి రక్తం ఒకటే కాదా, ఎందుకు కుల మత భేదాలు. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి. అందాల కమలము పుడుతుందని మరిచేరా, కమలం కోసం బురదలోనే కాపురముండేదెవరు, మనసులోని బురద కడుగుకొని మనుషుల్లా బతికేవారు, సమధర్మం చాటేవారు, సమధర్మం చాటేవారు. వారిదే ఈనాటి తరం, వారిదే రానున్న యుగం, వారిదే ఈనాటి తరం, వారిదే రానున్న యుగం. కాదనేవారు ఇంకా కళ్ళు తెరవని వారు, మేలుకోక తప్పదులే, మేలుకోక తప్పదులే, మారిపోక తప్పదులే, తప్పదులే. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి, మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి.